సహైనం బుద్ధిర్లాఖ్యాయ నిప్రచ్చయాజ్ఞేతి హోవాచమద్రేషు చరకా పర్యవ్రజామతే పదంచుహితృహీత తమ పృచ్చామోసీతి సోబ్రవీరక్షుధర్మాంగిరస ఇది సంయదాలోకానామంతృచ్చామాఫైనమ్రు పక్వపారిక్షితాభవన్ సత్వా పృచ్చామి యాజ్ఞవల్యక్వపారిక్షితా అభవన్నితి. సహోవాచో వాచ వైశ్వో గచ్చం వైతేతద్యత్రాశ్వమేధయా జినో గచ్చంతీతి కుణ్వశ్వమేధయా జినో గచ్చంతీతి ద్వాత్రిద్వేషతం వైదేవరథాన్యాన్యయంలోకల్పగ్నేతమంతం పృథివీర్యుస్తావత్పర్వేదితాగ్నేతమంతం పృథివీర్యుస్తావత్సముద్రపర్యేది పద్యాపతి క్షురస్య ధారాయావద్క్షిజాయా పవత్రం తావానంతరేణాకాశస్థానుందస్కృతం భూత్వాజే ప్రాగచ్చత్తానం వాయురాత్మని విత్వా తత్రాగమయ్యత్రాస్వమేధయా జినో భవన్ నిత్యేవ వివ వై తమాయుమేవ ప్రససద్వేషసత్వాయురేవం యష్టర్వాయుః సమస్తిరపమునం మృత్యుం జయతి యజేవం వేద తపోహ భుద్రం లాక్షయనిరుపరరామా. ప్రచయాజ్ఞవల్కేతి హోవాచయత్రాక్షాదపరోక్షా బ్రహ్మయత్మా సర్వాంతరస్తం మే వ్యాచక్షేత్మా సర్వాంతరక్షతమో యాజ్ఞవల్క సర్వాంతరోజ ప్రాణేన ప్రాణితి సతమా సర్వాంతరోజోపానేనాపానితి సతమా సర్వాంతరోజోజానేనోజానితి సత ఆత్మా సర్వాంతరోజముదానేనోజానితి సత ఆత్మా సర్వాంతరజే సత ఆత్మా సర్వాంతర. సహోమాచోడస్తాక్రాయమా యథామిబ్రూజాతసం గౌరసావస్వజిత్యేవైతద్యపజిష్టం భవతి యదేవతాక్షాదపరోక్షా బ్రహ్మయత్మా సర్వాంతరస్తం మే వ్యాచక్ష్వేత్తేషత ఆత్మా సర్వాంతరక్షతమోజాగ్రవంత సర్వాంతరో న దృష్టేక్షేయమశ్రుతే శ్రోతారజ్ఞే సృజానమతే మంతారం మన్వీధాన విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాయే హత ఆత్మా సర్వాంతరోతోన్యదాత్రం తపోహోషస్తాక్రాయణ ఉపరరామా. అథ హైనం కహోళ కౌశీతకేయ ప్రచ్చయాగ్రమల్కేతి హోవాచయతే వసాక్షాదపరోక్షా బ్రహ్మజ ఆత్మా సర్వాంతరస్తం మే జాచక్ష్వేప్తేషత ఆత్మా సర్వాంతరక్రతమోయాజ్ఞవల్క సర్వాంతరోజోషనాయాపి పాతే శోకం మోహం జగాం మృత్యుమత్తేత్యేతం వై తమా ఆత్మానం విదిత్వా బ్రాహ్మణా పుత్రేషణాయాశ్చ విక్లేషణాయాశ్చ లోకేషణాయాశ్చ యుద్ధాయాథ భిక్షాచమ్యం చరంతి యాఖ్యేవ పుత్రేషణా సా విక్లేషణాయా విక్లేషణా సా లోకేషణోధేక్యేతేషణేదేవ భవతస్తస్మాద్ బ్రాహ్మణ పాండిత్యం విద్యబాల్యేన బాల్యం చ పాండిత్యం చ నిర్విద్యాథము నిరమౌనం చ మౌనం చ నిర్విద్యాథ బ్రాహ్మణ సబ్రాహ్మణ తేనే వాతోన్యదాత్మం తతోహ కహోళ కౌశీలకేయ ఉపవరామా. అసహైనంగాజ్ఞీవాచక్ ప్రత్యయాజ్ఞవల్కేతి భోవాచయతి సర్వమప్సోకం చ ప్రోకం చస్మిన్ఖల్వాపోతాశ్చ ప్రోతాశ్చేతి వాయోగాజ్ఞీతి కస్మిన్ ఖలు వాయుతశ్చ ప్రోతస్చేంతరిక్షలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖల్వంతరిక్షలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి గంధర్వలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు గంధర్వలోకా భూతాశ్చ ప్రోతాశ్చేత్యాదిత్యలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖల్వాదిత్యలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి చంద్రలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు చంద్రలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి నక్షత్రలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు నక్షత్రలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు దేవలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి ఇంద్రలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖల్విందలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతిలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు ప్రజాపతిలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి బ్రహ్మలోకేషు గాజ్ఞీతి కస్మిన్ ఖలు బ్రహ్మలోకా భూతాశ్చ ప్రోతాశ్చేతి సహోవాచ గాజ్ఞిమాది ప్రాక్షీయన్మాతేమోమద్భాగ్యపక్కదనది ప్రశ్నా వైదేవతామతి పృచ్ఛసి గాజ్ఞిమాది ప్రాక్షీరితి తతోహ గాజ్ఞీవాచక్రం విపదదామా. అథైనముద్గాలక ఆరుణి ప్రత్యయాగ్రవల్కేతి హోవాచ మధ్యేష్వసామపదం చాస్య గృహేషు యజ్ఞమధీయానాస్తస్యాదీయద్భార్యాగంధర్వగృహీతామపృచ్ఛామకోసీ సోమ్రవేత్తబంధాధర్వణ ఈశోమ్రవేత్పదం చలంకాప్యయాగ్నికాస్తమత్తంకాప్య సూత్రేనాయోక పరస్క సర్వాణి భూతాని సంగృహాని భవంతీ సోబ్రవీత్ పతంజల కాహం తద్భగవన్ వేదే సోబ్రవీత్ పతంజలం కాంకాప్యమంతరయాభిమయ్యై మంచోకం పరంచోక సర్వాణి భూతాని యోంతరోజమ ్రవీత్ పదంజల కాహం తం భగవన్ వేదే సోబ్రవీత్ పదంజలం కాప్యయ్యాగ్నికాయో వై తాప్య సూత్రం విద్యా పంచాంతరయామిది స బ్రహ్మవిత్ సలోకవిత్ సదేవవిత్ సవేదవిత్ సభూతవిత్ స ఆత్మవిత్ సర్వవిదిచిబ్రవీత్ పదహం వేద కంచే ్రయ్యాజ్ఞవల్య సూత్రమవిద్వాజ్ఞం సంచాంతరయామిమం బ్రహ్మగమీసేమోద్ధాతే విపదిష్యతీతి వేద వా అహం గౌతమ తత్సూత్రం సంచాంతరయామిమితి యో వాయిదం కశ్చిద్బ్రూయాద్వేద వేదేతి యథా వేత్త తథా బ్రూహీతి. సహోవాచ వాయుర్వైగౌతమ తత్సూత్రం వాయునా వైగౌతమ సూత్రేణాయంచోక పరశ్చోక సర్వాణి భూతాని సంగృహాని భవంతి తస్మాత్ వైగౌతమ పురుషం ప్రేతమాహుర్యత్రజ్ఞేషతాంగామీతి వాయునా హి గౌతమ సూత్రేణ సంగృహాని భవంతి తద్యాజ్ఞవల్యాంతర్యా ్రూహీతి పృథివ్యాం తిఠం పృథివ్యా అంతరోయం పృథివీన వేదయస్య పృథివీ శరీరం య పృథివీమంతరోయమయత్యే గతమాత్మాంతర్యామ్యమృత యోక్సు తిష్టన్నోంతరోయమాపోనభిదుర్యశ్యాపశరీరం యోపోంతరోయమయత్యే శతమాత్మాంతర్యామ్యమృత. యోగ్నౌ తిష్టన్నగ్నేరంతరోయమగ్నిశరీరం యోగ్నిమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యోంతరిక్షే తిష్టన్నంతరిక్షాదంతరోయమంతరిక్షన్న వేదయస్యాంతరిక్షజ్ఞే శరీరం యోంతరిక్షమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యోవాయోతిష్టన్వాయోరంతరోయంబాయున్న వేదయస్య వాయుశరీరం యో వాయుమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యోగిష్టందివోంతరోయం ద్యోన్న వేదయస్యో శరీరం యో దివమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యహాదిత్యేష్టమాదిత్యాదంతరోయమాదిత్యోన వేదయస్యాదిత్యశరీరం యహాదిత్యమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యో దిక్షు తిష్టం దిగ్భ్యోంతరోయం దిశో న విదుర్యస్య దిశ శరీరం యో దిశోంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యశ్చంద్రతారకే తిష్టగ్యశ్చంద్రతారకాదంతరోయం చంద్రతారకం న వేదయస్య చంద్రతారకగ్ఞే శరీరం యశ్చంద్రతారకమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యాకాశే తిష్టన్నాకాశాదంతరోయమాకాశో న వేదయస్యాకాశశరీరం యాకాశమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యత్తమభిష్టగ్రస్తమసోంతరోయం తమో న వేదయస్య తమశరీరం యత్తమోంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యజపేజలిష్టగ్రస్తేజసోంతరోజం తేజో న వేదయస్య తేజశరీరం యస్తేజోంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృతజిత్యది దైవతమథాభిభూతం యస్సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యోంతరోయజ్ఞే సర్వాణి భూతాని న విదుర్యస్య సర్వాణి భూతాని శరీరయ్యసర్వాణి భూతాన్యంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృతజిత్యది భూతమథాధ్యాత్మం ప్రాణే తిష్టం ప్రాణాదంతరోయం ప్రాణో న వేదయస్య ప్రాణశరీరం య ప్రాణమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యో వాచి తిష్టం వాచోంతరోయం వాంగ వేదయస్య వాక్శరీరం యో వాచమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యశ్చక్షుషి తిష్టగ్యశ్చక్షుషోంతరోయమచక్షున్న వేదయస్య చక్షుశ్శరీరం యశ్చక్షురంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యశ్రోత్రే తిష్టన్ శ్రోత్రాదంతరోయజ్ఞశ్రోత్రం న వేదయస్య శ్రోత్రజ్ఞే శరీరం యశ్రోత్రమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యో మనసిష్టం మనసోంతరోయం మనో న వేదయస్య మనశ్శరీరం యో మనోంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యత్వది తిష్టగ్యస్త్వజోంతరోయం త్వం న వేదయస్య త్వక్శరీరం యస్త్వజమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యో విజ్ఞానే తిష్టం విజ్ఞానాదంతరోయం విజ్ఞానం న వేదయస్య విజ్ఞానగ్నే శరీరం యో విజ్ఞానమంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృత యో రేతసి తిష్టం రేతసోంతరోయజ్ఞే రేతో న వేదయస్య రేతశరీరం యో రేతోంతరోయమయత్తే శతమాత్మాంతర్యామ్యమృతో దృష్టశ్రుతశ్రోతామతోమంతా విజ్ఞాతో విజ్ఞాతానాం జ్ఞాతోస్తి ద్రష్టానాం జ్ఞాతోస్తి శ్రోతానాం జ్ఞాతోస్తి మంతానాం జ్ఞాతోస్తి విజ్ఞా నాదైహత ఆత్మాంతర్యామ్యమృతోత్యధాత్మన్ధకో దాలక ఆరుణి ఉపరదానా అసహవాచక్రం యువాజ బ్రాహ్మణా భగవంతో హంతాహమిమందో ప్రశ్నో ప్రఖ్యాతి వై జాతుమాకమిమం కచ్చిత్ బ్రహ్మోద్యం జేతి యథాకాశ్యో వా వైదేహో గోగ్రపుత్రబుద్ధ్యం ధనురజిత్యం కృత్వా భో బాలవంతో సపత్నాదిం వ్యాధినం హస్తే కృత్వోపోత్తిష్టే దేవమేవాహం ద్వాభ్యాం ప్రశ్నాభ్యాముపోదస్థాం తౌ మే బ్రూహీతి పృచ్ఛగార్గీతి ఆహోవాచయ్యాజ్ఞమల్య దివో యత పృథివ్యాగదంతరాజ్యాపృథివీయుభూత భవిష్యేక్షతే భస్మిగ్రస్తోతం చక్రోతం చేతి సహోవాచయోర్ధంగాజివో యత పృథివ్యాగదంతరాజ్యాపృథివీయద్భూతం భవిష్యేక్షత ఆకాశే తదోతం చక్రోతం చేతి సాహోవాచ నమస్తేజ్ఞోపేతవోచోపరస్మై ధారయస్వేతి పృచ్ఛగాీ సాహోవాచయోజ్ఞవో పృథివ్యాగతంతరాజ్యాపృథివీయద్భూతం భవిష్యేక్షతే రత్మిగ్రస్పదోతం చోతం చేతి సహోవాచ యదోర్ధంగాద్విదివో యతపాపృథివ్యాగతంతరాజ్యాపృథివీయద్భూతం భవిష్యేక్షత ఆకాశమేవ తదోతం చోతం చేతి తస్మిన్నభల్వాకాశోతశ్చ ప్రోతశ్చేతి సహోవాచే తస్మై తదక్షరంగాద్విబ్రాహ్మణాభివదం చోడమనం వక్రస్వమదే గమలోహితమస్నేహమచ్చాయమతమో వాయువనాకాశమసంగమర సమగంధమచక్షుష్కమశ్రో రమభాగభనో తేజస్కమ ప్రాణమముఖమమాక్రమణంతరమభాహ్యన్న తదస్నాతి కించన న తదస్నాతి కశ్చన ఏత్య వా అక్షరస్ ప్రశాసనేగాూన్యాచంద్రమసం విధృతో తిష్టతేత్య వా అక్షరస్ ప్రశాసనేగాద్యాపృథివ్యో విధృతే తిష్టతేత్య వా అక్షరస్ ప్రశాసనేగాషాముహూర్తా అహోరాంగద్ధవసావాసారితవ సంవత్సరాధృతాష్ట క్షరస్య ప్రశాసనేకాగ్ని ప్రాచ్యోన్యానద్యంతేభ్య పర్వతేభ్య ప్రతీచ్యోన్యాయాంచ దిశమంతే తస్య వా అక్షరస్య ప్రశాసనేకాగ్ని దదతో మనుష్యా ప్రసజ్ఞే సంతి యజమానం దేవా సర్వీం వితరోన్ వాజక్తాః యో భాగే తదక్షరంగాద్యమిలోకే జుభూతి యజతే తపస్తప్యతే బహూని పరిషదాంతవ దేవాస్య తద్భవతి యో భాగే తదక్షరంగాద్యమిలోకాత్ సృపణోచే తదక్షరంగాద్యమిలోకాత్రైతి సబ్రాహ్మణ తద్వాగే తదక్షరంగాద్యమిత్రం ద్రష్ట్రశ్రుతగ్రశ్రోత్రమతం విజ్ఞాతం విజ్ఞాతృతాన్యదతోస్తిశ్రోతాన్యదతోస్తి మంత్రిణాన్యదతోస్తి విజ్ఞాత్రే తస్మిన్ ఖల్వక్షరే ఆజ్ఞాకాశభూతశ్చ ప్రోతస్తేతి సాభోవాచ బ్రాహ్మణా భగవంతస్తదేవ బహుమన్యేద్వ్యతస్మాన్నమస్కారేణ మచ్చేద్వన్న వై జాతు యుష్మాకమిమం కస్తి బ్రహ్మోత్యేది తోహవాచక్ష్మం యుపదరామా అథమైనం విదగ్ధ సాకల్య ప్రచ్చగతి దేవాజ్ఞవల్కేతి సహైతయైవిదా ప్రతిపేదే యావంతో వైష్దేవస్యని విద్యుచ్యంతే త్రయశ్చత్రీచ సహస్రేత్యభిజిహో వాచకత్యేవ దేవాజ్ఞవల్కేతి త్రయస్త్రిజ్ఞేషదిత్యభిజిహో వాచకత్యేవ దేవాజ్ఞవల్కేతి సదిత్యభిజి హోవాచకత్తేవదేవాజాజ్ఞవల్కేతిత్రయహిత్యమితిహోవాచకత్తేవదేవాజాజ్ఞవల్కేత్యధ్యధ్యయుత్యమితిహోవాచకత్తేవదేవాజాజ్ఞవల్కేత్యేకయుత్యమితిహోవాచకతమేతే త్రయశ్చత్రీచశతాత్రయశ్చత్రీచసహస్రేతి సహోవాచమహిమామయేమైషామేతేత్రయస్త్రిగ్ఞేషత్తేవదేవాయితి కథమేతేత్రయస్త్రిగ్ఞేషదిత్యష్టౌ వసవగేకాదశరుద్రాద్వాదశాదిత్యాస్తగేకత్రిగ్ఞేషదింద్రశ్చైవ ప్రజాపతిశ్చత్రయస్త్రిగ్ఞేషామితి తతమే వసవ ఇత్యగ్నిశ్చ పృథివీచ వాయుశ్చాంతరిక్షం చాదిత్యశ్చంద్రమాశ్చ నక్షత్రాలితే వసవలేతే సుభీతం వసు సర్వజ్ఞేహితమితి తస్మాత్ వసవజితి కరణమే రుద్రాది దశే మే పురుషే ప్రాణా ఆత్మైకాదశత్తేయదాత్మాక్షరీరాన్మత్యాద్రామంత్యథదోదయంతి తద్యద్రోదయంతి తస్మాద్రుద్రాయితి కతమ ఆదిత్యాది ద్వాదశ వై మాసా సంవత్సరస్యైకమాదిత్యాలేహీలగ్నే సర్వమాదానాయంతి జలిదగ్నే సర్వమాదానాయంతి తస్మాదాదిత్యాది కతమీంద్ర కతమప్రజాపతి ప్రణయిత్వేంద్రోజ్య ప్రజాపతి కతమస్తనయిత్వశని కతమో యజ్ఞి పశవీ కథమేష నిత్యగ్నిశ్చ పృథివీచ వాయుశ్చాంతరిక్షం చాదిత్యశ్చద్యోశ్చైతేషే దేహీరగ్నే సర్వజ్ఞేషితి కథమేతే త్రయో దేవా ఇతి మయేవ త్రయో లోకాలే పృథివే సర్వే దేవా ఇతి కథమౌ దేవాత్యన్వ ప్రారస్తేతి కథమోధ్యమితి యోయం పవత ఇతి సదాహుర్యదయమేకైవైవతే సకతమధ్యర్థయితి యరస్మిన్నిరగ్నే సర్వమధ్యాధ్నోత్తేనాధ్యర్థయితి కతమగేకో దేవయితి ప్రాణ ఇది సబ్రహ్మత్యరిత్యాచక్షతే యతనమగ్నిర్లోకో మహాజ్యోచర్యో వైతం పురుషం విద్యాత్సర్వ్యాత్మనఃపరాయణగ్నే సవైకేరిత్యాజ్ఞవల్క్య వేదభా అహంతం పురుషజ్ఞే సర్వ్యాత్మనఃపరాజనయమాచేవాయజ్ఞేషారీర పురుషస్తగేషవదైవ సాకల్య తస్య కాదేవేత్యమృతమితి హోవాచ కామయేవ్యాయతనగ్నే హృదయల్లోకో మహోజ్యోతిర్యో వైకం పురుషం విద్యా సర్వ్యాత్మనఃపరాయనగ్నే సమైలేజ్ఞవల్క్య వేదవా అహంతం పురుషజ్ఞే సర్వ్యాత్మనఃపరాయణయ్యమాయం కామమయ పురుషస్తగేష వదైవ సాకల్య తస్య కాదేవేతి స్త్రియ ఇతి హోవాచ రూపాన్నేవ యస్యాయతరం చక్షుర్లోకో ఫలాత్ జ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణంగే స వైవేదితాస్యాత్యాజ్ఞవల్య భేదవామహంతం పురుషగ్నే సర్వస్యాత్మనః పరాయణంగ భాస్రజరే వాసావాదిత్యే పురుషస్వయేష వదైవ సాకల్య తస్య కాదేవ దేవి సత్యమితి హోవాచ ఆకాశయేవ యస్యాయతనగ్న శ్రోత్రం లోకో మనో జ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణగ్నేవ వైవేదితాస్యాత్యాజ్ఞవల్క్య వేదవా అహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాచ్ఛయేవాయజ్ఞశ్రోత్రప్రాతిశ్రుత్రపురుషస్తయేష హృదయం లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞేన వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాంసయేవాయంఛాయామయః పురుషస్తయేష పదైవ సాకల్య తస్య కా దేవతేతి మృత్యుమితి హోవాచ రూపాన్నేవ యస్యాయతనం చక్షుర్లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞేత వైవేదితాస్యాద్యాజ్ఞవల్క్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాశ్రయేవాయమాదర్శే పురుషస్త ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేత్యసురితి హోవాచ ఆపయేవ యస్యాయతనగ్నే హృదయం లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞే స వైవేదితాస్యాత్యాజ్ఞవల్క్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాశ్రయేవాయమప్సు పురుషస్తయేష పదైవ సాకల్య తస్య కాలేన కేతి వరుణమితి హోవాచ వేత ఏవ యస్యాయతనగ్నే హృదయం లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనఃపరాయణజ్ఞే స వైవేదితాస్యాద్యాజ్ఞవల్క్య వేదవాహంతం పురుషజ్ఞే సర్వస్యాత్మనఃపరాయణయ్యమాశ్రయేవాయం పుత్రమయః పురుషస్తయేష పదైవ సాకల్య తస్య కా దేవతేతి ప్రజాపతిరితి హోవాచ సాకల్యేతి హోమాయాజ్ఞవల్క్య స్వాజ్ఞస్విది మే బ్రాహ్మణా అంగారావక్షయమవ్రత ఇది యాజ్ఞవల్కేతి హోవాచ సాకల్యో యది సంకూర్వంచాలానాం బ్రాహ్మణానత్యవాలీయః కిం బ్రహ్మ విద్వాని దిశో వేద సదేవాస్ సప్రతిష్టా ఇది యద్దిశో వేక్ష సదేవాస్ సప్రతిష్టా ఇందేవతోస్యాం ప్రాచ్యాం విశ్వసీత్యాదిత్య దేవత ఇది సమాదిత్యః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది చక్షుషీతి కస్మిన్ చక్షుః ప్రతిష్ఠితమిది రూపేష్ చక్షుషాషి రూపాణి పశ్యతి కస్మిన్ రూపాణి ప్రతిష్ఠితానీతి హృదయ ఇది హోవాచ హృదయేన హి రూపాణి జానాతి హృదయేత్యేవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతీత్యేవ మే ేవతోస్యాం దక్షిణాయాం దిశ్యసీతియమదేవత ఇది సయమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది యజ్ఞ ఇది కస్మిన్ యజ్ఞ ప్రతిష్ఠిత ఇది దక్షిణాయామిది కస్మిన్ దక్షిణ ప్రతిష్ఠితేతి శ్రద్ధాయామిది యదా శ్రద్ధత్తేత దక్షిణాం దదాతి శ్రద్ధాయా దక్షిణ ప్రతిష్ఠితేతి కస్మిన్ దుశ్రద్ధా ప్రతిష్ఠితేతి హృదయ ఇది హోవాచ హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయేత్యేవ శ్రద్ధా ప్రతిష్ఠితా భవతీత్యేవ మే వై సత్యాజ్ఞవల్క్యా ఇందేవతోస్యాం ప్రతీచ్యాం దిశ్యతీతి వరుణదేవత ఇది స వరుణ కస్మిన్ ప్రతిష్ఠిత ఇత్యస్మితి కస్మిన్ పాప ప్రతిష్ఠిత ఇది రేతసీతి కస్మిన్ రేత ప్రతిష్ఠితమితి హృదయ ఇది స్వస్మాదపి ప్రతిరూపం జాతమాహం హృదయాదివ శుక్తో హృదయాదివ నిర్మిత ఇది హృదయేత్యేవ రేత ప్రతిష్ఠితం భవతీత్యేవ మే వైకత్యాజ్ఞవల్క్యా ఇందేవతోస్యాముదీచ్యాం దృశ్యతీతి సోమదేవత ఇది స సోమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది దీక్షాయామితి కస్మిన్నుదీక్షా ప్రతిష్ఠితేతి సత్య ఇది తస్మాదపి దీక్షితమాహృస్తత్యం వదేతి సత్యేష్యేవ దీక్షా ప్రతిష్ఠితేతి కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితమితి హృదయ ఇది హోవాచ హృదయేన హి సత్యం జానాతి హృదయేష్యేవ సత్యం ప్రతిష్ఠితం భవతీత్యేవ మే వై సత్యాజ్ఞవల్క్యా ఇందేవతోస్యాం ధృవాయాం విశ్వదేత్యగ్నిదేవత ఇది తోగ్ని కస్మిన్ ప్రతిష్ఠిత ఇది వాచేతి కస్మిన్ దురా ప్రతిష్ఠితేతి హృదయ ఇది కస్మిన్ హృదయం ప్రతిష్ఠితమితి అహల్లిగేతి హోవాచయాజ్ఞవల్క్యో జత్రీ తదన్యత్రాస్మన్మన్యాసై యజ్ఞే తదన్యత్రాస్మత్స్యాశ్వానో వై నదద్యం వయాజ్ఞేసి వై నద్భిమత్నీరంభితి కస్మిన్నత్వంచాత్మాచ ప్రతిష్ఠితోస్త ఇది ప్రాణ ఇది కస్మిన్న ప్రాణ ప్రతిష్ఠిత ఇత్యపాన ఇది కస్మిన్న పాన ప్రతిష్ఠిత ఇది వ్యాన ఇది కస్మిన్న వ్యాన ప్రతిష్ఠిత ఇత్యుదాన ఇది కస్మిన్నోదాన ప్రతిష్ఠిత ఇది సమాన ఇది సయేష నేతి నేత్యాత్మా గృహ్యో నహి గృహ్యతే శీర్యో నహి శీర్యతే సంగో నహి సజ్జతే శితోనం జతనే ష్యేతాన్యష్టామాయతనాన్యష్టౌ లోకా అష్టౌ దేవా అష్టౌ పురుషాస్తయత్తాన్ పురుషాన్నిరుహ్య ప్రత్యుక్త్యాచక్రామత్పంతోపనిషదం పురుషం పృచ్ఛామి పంచేన్నేన వివక్షసి మోద్ధాతే విపతిష్యతేతి తగ్గ్రహణమే సాకల్యస్తస్యహమోద్ధా విపపాతాభిహాస్య పరిమోషిధోస్మిన్యపజస్పురన్ మన్యమానాః అథ హోవాచ బ్రాహ్మణా భగవంతో యోవః కామయతే సమాపృచ్ఛతు సర్వే వామాపృచ్ఛత యోవః కామయతే పృచ్ఛామి సర్వాన్ వామః పృచ్ఛామీతి దేహ బ్రాహ్మణాథిషుః తాన్నైరైః శ్లోకైః పప్రచ్ఛా యథా వృక్షో వనస్పతిః తథైవ పురుషో వృషా తస్య లోమాని వర్ణాని త్వగస్యోత్పాటికా బహిః త్వచ ఏవాస్య రుధిరం పశ్యంతి త్వగముత్పతః తస్మాత్ తదాతృణ్ణాత్రైతి రసో వృక్షాది వాహతాత్ మాగ్రే తాన్యస్య శకరాణి విరాటగ్రస్నావతస్థిరన్ అస్తేన్యంతరతో దారోణి మజ్జామజ్జోపమాకృతా యద్వృక్షో వృక్ణో రోహతి మూలాన్నవతలః పునః మర్త్యస్మిన్ మృత్యునా వృక్ణః కస్మాన్మూలాత్తదోహతి రేతస ఇది మా వోచత జీవతస్తత్ప్రజాయతే ధానారుహైవ వై వృక్షోంజసా ప్రేత్య సంభవః యత్సమూలమావిధేయుర్వృక్షన్న పునరాభవేత్ మత్స్యస్మిన్ మృత్యునా వృక్ష కస్మాన్మూలా ప్రదోహతి జాత ఏవ న జాయతే కోన్వేరంజనయేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మరాజద్దాపరాయణం తిష్టమానశ్చ తద్విద ఇతి ఓం. జనకోహ వైదేహ ఆసాంచక్రేధ యాజ్ఞవల్క్య ఆపౌరాజతజ్ఞేహోవాచయాజ్ఞవల్క్యపి వర్తమదారేః పశూనిచ్ఛన్ బంధంతా నిత్యుభయమేవ సందానితి హోవాచ ్రవీన్మేధిత్సైర్వాత్మే బ్రహ్మేతి యథామాతృమాన్మానాకార్యవాూయా తైరిరబ్రవేద్వాగ్వే బ్రహ్మేత్యవదతో హి జిజ్ఞాదిత్యబ్రవే కృతే తస్యాయతనం ప్రతిష్టాన్నమే బ్రవేదిత్యేకమాగే తత్సమ్రాణితి స వైనా బ్రూహియాజ్ఞవల్యవాగేవాయతనమాకాశ ప్రతిష్టా ప్రజ్ఞేత్యేనదుపాదీతకా ప్రజ్ఞతాయాజ్ఞవల్యవాగే వసంద్రాలితి హోమాచ వాచా వై సంద్రాట్ బంధు ప్రజ్ఞాయత ఋగ్వేదోయజుర్వేదస్తామవేదో సర్వాంగిరసైతిహాసః పురాణం విద్యాముపనిషద శ్లోకాః సూత్రాణ్యనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని తగ్నేహుతమాశితం పాయితమయం చ లోక పరశ్చ లోక సర్వాణి చ భూతాని వాచైవ సంద్రాట్ ప్రజ్ఞాయంతే వాగ్వై సంద్రాట్ పరమం బ్రహ్మ అనైనం వాగ్జహాది సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానత్యేది యజేవం విద్వానే తదుపాస్తే హస్తిర్భవద్వేద హస్తం దదాదీతి హోవాచ జనకో వైదేహస్వ హోవాచయాజ్ఞవల్య పితా వే మన్యత నానను శిష్య హరేతేతి యేపదే కచ్చిదబ్రవేత్తృణవామేత్యబ్రవీన్నౌనం కశ్యౌల్పాయన ప్రాణో వై బ్రహ్మేతి యథామాతృమాం పితృమానాకార్యవాన్ బ్రూయాత్తౌల్పాయనో బ్రవీత్ ప్రాణో వై బ్రహ్మేత్య ప్రాణతో హి దిగ్గ్యాదిత్యబ్రవీత్ కృతే తస్యాయతనం ప్రతిష్టాన్నవే బ్రవీదిత్యేకమాత్మా తత్సంద్రాళితి స వైనా బ్రూహియాజ్ఞవల్య ప్రాణేవాయతనమాకాశ ప్రతిష్టా ప్రియమిత్యేన దుపాసీతకా ప్రియతాయాజ్ఞవల్య ప్రాణయే వసంద్రాళితి హోవాచ ప్రాణశ్చ వై సంద్రాకామాయాజ్ఞయ ప్రతిగృహ్య ప్రతిగృహ్ణాత్యక్రాధాశంకం భవతి దిశమేటి ప్రాణశ్రీవ సంద్రాకామాయ ప్రాణో వై సంద్రాట్ పరమం బ్రహ్మణైనం ప్రాణో జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వాగేవానప్యేతి యజేవం విద్వానే తదుపాస్తే హస్తిర్భవ హోవాచజనకో వైదేహస్త హోవాచయాజ్ఞవల్య పితా మే మన్యత నానను శిష్య హరేతేతి యదేవతే కచ్చిదబ్రవీత్తృణవామేత్యబ్రవీన్మే వత్కుర్వాశ్వశ్చక్రుర్వై బ్రహ్మేతి యథామాతృమాన్ పితృమానాకార్యవాన్ బ్రూయాత్తథాద్వాశ్వాబ్రవీచ్చక్రుర్వై బ్రహ్మేత్యపశ్యతో హి దిగ్గ్యాదిత్యబ్రవీత్తుమేశ్చాయతనం ప్రతిష్టాన్నమే బ్రవీదిత్యేకపాద్వాగే తత్సంగాలిక స వైవా బ్రూహియాజ్ఞవల్య చక్షురేవాయతనమాకాశ ప్రతిష్టా సత్యమిత్యేన దుపాసీతకా సత్యతాయాజ్ఞవల్య చక్షురేవ సంద్రాలితి హోవాచ చక్షుషా వై సంద్రాట్ పశ్యంతమాహురద్రాక్షేరితి సహాద్రాక్షరితి సత్ప్రత్యం భవతి చక్షుర్వై సంద్రాట్ పరమం బ్రహ్మణైనం చక్షుర్జహాది సన్నాన్యేనం భూతాన్యభిక్ష ేవానప్యేతి ఏం విద్వానే తదుపాస్తే హస్తిభవగ్రే సహస్రం దదామీతి హోవాచ జనకో వైరేహస్వహోవాచయాజ్ఞవల్య పితా మే మన్యత నానను శిష్య హరే దేవీ యదేవతే కచ్చిదబ్రవీత్తృణవామేబ్రవీన్మేకగ్రభీతో భారద్వాజ శ్రోత్రం వై బ్రహ్మేతి యథామాతృభాం పితృమానాచార్యవాన్ భారద్వాజోబ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మేత్య శృణ్వతో హి దివ్యశ్చాదిత్యబ్రవీత్ కృతే తస్యాయుతనం ప్రతిష్టాన్నమే ప్రవీత్యేకమాద్వాజే ప్రత్సందాలిది భవైనా బ్రూహియాజ్ఞవంత శ్రోత్రమేవాయతనమాకాశ ప్రతిష్టానంత ఇత్యేన దుపాసీత కానం తాయాజ్ఞవంత్య దిశయే వసందాలిది హోవాచ పద్మాత్మైభాంగాలపియాంకాంత దిశం గచ్చతి నైవాస్యా అంతరం గచ్చత్యనంతాహి దిశో దిశో వై సమ్రాట్ శ్రోత్రజ్ఞ శ్రోత్రం వై సమ్రాట్ పరమం బ్రహ్మణైనజ్ఞ శ్రోత్రం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూక్తా దేవానత్యేతి యదేవం విద్వానే కృపాస్తే హస్తిషదవగ్నేవ హస్తందరామీతి హోవాచ జనకో వైదేహ స్మహోవాచ యాజ్ఞవల్య పితామే మన్యత దానం శిష్య హరేతేతి యదేవతే కచ్చిదబ్రవీత్తృణవామేత్యబ్రవీన్మేత్యకామో జాబాలో మనో వై బ్రహ్మేతి యథామాతృమాం పితృమానాచార్యవాన్ బ్రూయాత్తథా సజ్జాబాలో బ్రవీయన్ మనో వై బ్రహ్మేత్యమనసో హి జిజ్ఞాదిత్యబ్రవీత్తృతే తస్యాయతనం ప్రతిష్టాన్నమే బ్రవీదిత్యేకపాద్వాజే తత్సంద్రాలిది సభైనో ్రోహియాజ్ఞవల్క్యమనగేవాయతనమాకాశప్రతిష్టానందయుక్తేన రూపాసీతకానం తాయాజ్ఞవల్క్య మనయే వసంద్రాలితి హోవాచ మనసా వై సంద్రాస్త్రియమభిహార్యతే తస్యాం ప్రతిరూపపుత్రోజాయతే సానందో మనో వై సంద్రాట్ పరమం బ్రహ్మణైనం మనోజహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి యగేవం విద్వానే తదుపాస్తే హస్తిరిభగ్నేత హస్తం దదామీతి హోవాచ జనకో వైదేహస్తహోవాచ యాజ్ఞవల్క పితామే మన్యత నానను శిష్య హరేతేతి యదేవతే కచ్చిదబ్రవీత్తృణవామేత్యబ్రవీన్మే విదగ్ధ సాకల్యో హృదయం వే బ్రహ్మేతి యథామాతృమాం పితృమానాచార్యవాన్ బ్రూయాన్ తథా తచ్చాకల్యో బ్రవీత్ హృదయం వై బ్రహ్మేత్య హృదయస్య హి దివ్యశ్చాదిత్యబ్రవీత్ కృతే తస్యాయతనం ప్రతిష్టాన్నమే బ్రవీదిత్యేకపాద్వాజే తత్సంగాలితి స వైరా బ్రూహియాజ్ఞవల్య హృదయమేవాయతనమాకాశప్రతిష్టాస్తిరిత్యేన దుపాదీతకాస్తి తాయాజ్ఞవల్య హృదయమే వసంతాలితి హోమాచ హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానామాయతనజ్ఞే హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానాం ప్రతిష్ఠా హృదయే హే వసంతాట్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి హృదయం వై పరమం బ్రహ్మణైనజ్ఞే హృదయం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి యేవం విద్వానే తదుపాస్తే హస్తిరిభగ్నేత హస్తం దదామీతి హోవాచ జనకో వైదేహస్త హోవాచ యాజ్ఞవల్క్య పితామే మన్యత నానను శిష్య హరేతేతి.